వ్యాపారమాయే, అందరి నీళ్లు కొందరికాయే, ఆలకన్నా నీళ్లు ధర పెరిగిపాయే, కొంటానికి కొరవి మంటైపాయే. పంచభూతాలపై పెత్తరు మాదని రక్తంతోగా మరిగి వ్యాపార గద్దలు, సమిష్టి నీళ్లు వ్యాపారమాయే, అందరి నీళ్లు కొందరికాయే, ఆలకన్నా నీళ్ల ధర పెరిగిపాయే, కొంటానికి కొరివి మంటైపాయే. చీసాలకు బట్టి క్వాలిటీ నీళ్ళని కట్టు కథలు చెప్పే కోట్లు కూడా పెట్టి పుసలు కొడతా ఉండ్రు. సమిష్టి నీళ్లు సొంతమని పలికే ఉత్త నీళ్లు అమ్మి అడ్డంగా బలిసిరి. సమిష్టి ఈ నీళ్లు వ్యాపారమాయే, అందరి నీళ్లు కొందరికాయే. అభివృద్ధి అని నీళ్ళమ్ముకోమని బ్యాంకు రుణాలిచ్చే బిడ్డను బతికించే చనుబాలు వంటివి నేలమ్మ మనకిచ్చే ఈ మంచి నీళ్లురా. తల్లి రొమ్ము గుద్ది రక్తం పిలిచినట్లు నీటి బొట్టు కోసం నీలమ్మను వంచి. సమిష్టి నీళ్లు వ్యాపారమాయే, అందరి నీళ్లు కొందరికాయే. ఏట్లో చెర్లో నీళ్లు వదిలి పెట్టకుండా దందా చేస్తా ఉంటే, నీళ్ల రేటింత పెరిగిపోతా ఉంటే పాలకులు పన్నెత్తి మాట్లాడకపాయే. కొనగాలిగే వాళ్ళంతా తాగి బతకమని, కొనలేని వాళ్ళంతా చూస్తే చూపమని. సమిష్టి నీళ్లు వ్యాపారమాయే, అందరి నీళ్లు కొందరికాయే, పాలకన్నా నీళ్లు ధర పెరిగిపాయే, కొంటానికి కొరివి మంటైపాయే. పంచభూత